చేసిందే నా గుండె నీ అందం అంటించే మంటల్లో చిక్కిందే చేసిందే నా గుండె నీ అందం అంటించే మంటల్లో చిక్కిందే చెల్లార్చే మేఘల్లాంటి ముద్దు వందే కొంచెం దూరంగాను ఉన్న ఇబ్బందే రాజుపుతూ నా కళ్ళనే త్రాగే ఆనపుతూ ప్రాణాలనే తోడైగే నవ్వి పూటకి నా కందితే జీవితం A ver a los dos, mamá, tú eres la cera, mamá, tú dale que sí, mami, tú eres el leche, mamá, bebé, bebé. Say for lede, iga eng kavale.